19 రెండు రకాల పరబ్రహ్మ లక్షణాలు. ఇక్కడ వాల్మీకి మహర్షి బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలను 1 యోగులకు తెలిసే బ్రహ్మస్వరూపమని, 2 యోగులు కానివారికి తెలిసే బ్రహ్మస్వరూపమని రెండు రకాలుగా విభజించి చెప్పదలుచుకున్నాడు. అందుకోసం చర్చను ఇక్కడ ఒక మలుపు తిప్పాడు. రాముడు వశిష్ఠుడి సిద్ధాంత వాక్యాలను విని రాముడడిగాడు, మహర్షి, మీరు పరబ్రహ్మ పరబ్రహ్మ అంటున్నారే, దాని స్వరూపం కొంచెం వివరంగా చెప్పండి. వశిష్ఠుడు, రామ, నిర్వికల్ప సమాధి సాధన చేసే యోగులు ఈ బ్రహ్మస్వరూపాన్ని స్వచ్ఛంగా గ్రహించగలరు. వారు గ్రహించే స్వరూపలక్షణాలను చెబుతాను, విను. 1 యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. ఈ నిరోధరూపమైన సమాధిని సాధిస్తే మనోవృత్తులన్నీ నశిస్తాయి. అవన్నీ నశించాక యోగికి ఒకనొక స్వయం ప్రకాశమైన సద్వస్తువు సాక్షాత్కరిస్తుంది, అదే పరబ్రహ్మ. 2 యోగి నిర్వికల్ప సమాధిని సాధిస్తే అతనికి ధ్యాత, ధ్యేయము, ధ్యానము అనే త్రిపుటి లయించిపోతుంది. ఈ లయానికి ఒక సాక్షి మిగులుతాడు, ఆ సాక్షే బ్రహ్మ. ఆయసర్వ్. 25 యోగి సమాధిలోకి వెళ్లాడు, ఇంకా బయటికి రాలేదు. అతనిలో ఉండే చైతన్యం విషయాల వైపు తిరగాలంటే ఆ చైతన్యం ఇంకా జీవత్వాన్ని పొందాలి. అటువంటి సమయంలో ఆ యోగి చైతన్యం ఒకనొక నిర్మలమైన ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది, అదే బ్రహ్మస్వరూపం. 4 ఒక యోగి బ్రహ్మసమాధిలో ఉన్నాడు, అతని చిత్తం బ్రహ్మకారాన్ని పొంది ఉంది, వాడు జీవించి ఉన్నాడు. అయినా సరే వాడి వంటికి గాలి స్పర్శగాని, పుష్పాల వాసనగాని ఇవేమీ తెలియటం లేదు. ఇలాంటి దశలో అతని చిత్రానికి ఏ రూపం అనుభవంలోకి వస్తుందో అదే పరబ్రహ్మ యొక్క స్వరూపం. రామ, ఇక యోగులు కానివారికి తెలిసే బ్రహ్మస్వరూపం చెబుతా, విను. 1 ఒకడు నిద్రపోతున్నాడు, కలలు రావటం లేదు. ఆ సమయంలో వాడి మనసుకి జడత్వం లేదు. అలా ఉంటే వాడికి ఏ తత్వం గోచరిస్తుందో జగత్ప్రళయంలో మిగిలే తత్వం అదే, అదే పరబ్రహ్మస్వరూపం. ఆకాశానికి తత్వమేమిటి? శూన్యత్వమే. రాతికి తత్వమేమిటి? ఘనత్వమే. అలాగే పరబ్రహ్మ యొక్క తత్వమేమిటి? చిద్రూపత్వమే. అదే బ్రహ్మ యొక్క స్వరూపం. 2, 3 ఒక మనిషి సమస్త విషయాలను, చివరికి మనస్సును విడిచిపెట్టాడనుకో, అప్పుడు ఏమి మిగిలి ఉంటుందో ఊహించు, అదే పరబ్రహ్మస్వరూపము. 4 అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలు అనే పంచకోశాలు ఉన్నాయి కదా. వీటిలో సూక్ష్మతమమైనది అనందమయ కోశం, దాని లోపల ఉండేది కూడా పరబ్రహ్మస్వరూపమే. 5 జీవుల సూక్ష్మదేహాలు అన్నీ కలిపితే ఏర్పడే సమష్టి సూక్ష్మశరీరం ఒకటి ఉంటుంది, దానిలో సూక్ష్మాకాశం ఉంటుంది, అట్టి సూక్ష్మాకాశంలో ఉండేది పరబ్రహ్మరూపము. 6 పంచేంద్రియాల వల్ల ప్రత్యక్ష జ్ఞానాలు కలుగుతున్నాయి, ఆ జ్ఞానాలలో అనుగతమై ఒక చైతన్యం ఉంది, అదే పరబ్రహ్మస్వరూపం. 7 మానవుడికి మనస్సు ఉందని తెలుస్తోంది, ఆ మనస్సు పనిచేస్తోందని, చేయటం లేదని తెలుస్తోంది. ఇలా వీటన్నిటిలోనూ తెలుసుకునే సాక్షి చైతన్యం ఒకటి ఉండి ఉండాలి కదా, అదే పరబ్రహ్మస్వరూపం. 8 ప్రపంచానికి పుట్టుక లేదని నిరూపించాం, మళ్లీ నిరూపించబోతున్నా. పుట్టుక లేకపోయినా అది పుట్టినట్టు కనిపిస్తోంది. ఎవరివల్ల అలా కనిపిస్తోంది? పరబ్రహ్మ వల్లే. నిజానికి ప్రపంచం ఆ బ్రహ్మ కంటే భిన్నం కాదు, అయినా భిన్నంలాగా కనిపిస్తుంది. ఇలా ప్రపంచ జన్మకి, ప్రపంచ స్మరణకి ఆధారమైందే పరబ్రహ్మ. 9 ప్రపంచ వ్యవహారం ప్రచండ వేగంతో సాగిపోతోంది, దీన్నంతా జరిపే పరబ్రహ్మ మాత్రం బండరాయి లాగా నిశ్చలంగా ఉంది. అలా ఉండటమే పరబ్రహ్మకు స్వరూప లక్షణం. 10 ఈ కనిపించే ఆకాశం పరిపూర్ణంగా ఉంది, అయినా కొన్ని కోట్ల వస్తువులు ఉండటానికి అవకాశం ఇస్తోంది. అవకాశం ఇస్తూ ఉండటం వల్ల అది శూన్యంలాగా కనిపిస్తోంది. ఈ ఆకాశంతో సహా స్థూల సూక్ష్మ ప్రపంచాలన్నిటికీ అవకాశం కల్పిస్తోంది బ్రహ్మ. అలా అవకాశం కల్పిస్తూనే తాను పరిపూర్ణమై ఉంటూనే శూన్యంలాగా కనిపిస్తూ ఉండటమే పరబ్రహ్మ స్వరూపం. 11 తెలుసుకోదగనది, తెలుసుకోవటం, తెలుసుకునేవాడు, ఇది ఒక త్రిపుటి. దీనినే వేద్యము, వేదనము, వేత్త అంటారు. ఇలాంటి త్రిపుటులు అనేకం పుడుతున్నాయి, పోతున్నాయి. దీనికి వివర్త కారణమైన ఆధారం ఒకటి ఉండి ఉండాలి, అదే పరబ్రహ్మ స్వరూపం. 12 స్థావరాణాం హీయద్రూపం తచ్చేద్బోధామయం భవేత్. మనోబుద్ధ్యాది నిర్ముక్తం తత్పరేణోపమీయతే. ఊడుట్ ప్రడొట్సాప్ లోకల్లో జడవస్తువులు ఉన్నాయి కదా, వాటికి మనోబుద్ధ్యాదులు లేకుండానే జ్ఞానం కలిగేటట్లయితే. 10 శ్లో 53 ఆయసర్వ్ 26 అప్పుడవి పరబ్రహ్మతో సమానమవుతాయి. కనుక రామ, ఇలాంటి పరబ్రహ్మయే సత్యమని, దానిలో నుండి జన్మించినట్టు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి ఉత్పత్తే లేదని లీలోపాఖ్యానంలో నేను నిరూపించబోతున్నాను. ఇక 11వ సర్గలో శ్రీరాముడు ఇంచుమించు వేసిన ప్రశ్నలనే మళ్లీ మనోహరంగా వేసి వశిష్ఠమహర్షి నుండి సమాధానాలు రాబట్టాడు. ఇలా చేయటంలో ఉద్దేశ్యమేమిటంటే తర్కపరంగా విషయం దృఢపడటమే. వశిష్ఠమహర్షి ఇప్పటిదాకా చెప్పిన వివరణ ప్రక్రియలో 2 రకాల మాటలొచ్చాయి. తత్వదృష్టితో జగత్సృష్టి లేనే లేదు అంటున్నాడు, వ్యవహార దృష్టితో ఈ జగత్తు స్తంభంలో బొమ్మలాగా వ్యక్తమైందంటున్నాడు. తత్వజిజ్ఞాస గలవాడు ఈ 2 దృష్టులను విస్పష్టంగా అర్థం చేసుకోవాలి. తత్వదృష్టితో జగత్తు పుట్టనే లేదని అంగీకరిస్తే మిగిలి ఉండేది శుద్ధమైన పరబ్రహ్మమే. దాని లక్షణాలను వశిష్ఠమహర్షి 10వ సర్గలో చెప్పేశాడు. యోగులకు తెలిసే పరబ్రహ్మము ఎలా ఉంటుంది, సామాన్యులకు తెలిసే పరబ్రహ్మము ఎలా ఉంటుంది అని ఆయన అక్కడ వివరించాడు.